ఆటల సరదాలో పుస్తకం 10వ భాగం. గాలి జాకీ. కారు లేక బస్సు టైరు పంచరైతే బండి కింద జాకీ ఉంచి దాని సహాయంతో బండిని పైకెత్తుతారు. ప్రస్తుతం కొత్త రకం జాకీలు వాడుకలోనికి వచ్చాయి. వీటిలో దళసరి అయిన రబ్బరు సంచి ఒకటి ఉంటుంది. సంచిలో ఒక గొట్టం ఉంటుంది. ఆ సంచిని బండి కింద ఉంచి దాని గొట్టాన్ని బండి యొక్క ఎగ్జాస్ట్కు అమరుస్తారు. తరువాత బండి ఇంజిన్ను స్టార్ట్ చేస్తారు. మెల్లమెల్లగా ఇంజిన్ పొగ సంచిలో నిండుతుంది. కొంచెం సేపట్లో సంచి గాలిగుమ్మటంలాగా ఉబ్బి బండిని కొద్దిగా పైకి లేపుతుంది. 1 లీటరు ప్లాస్టిక్ పాల సంచిని తీసుకోండి. 1 ప్లాస్టిక్ గొట్టపు చివరను, ఉదాహరణకి పాత బాల్ పెన్ను, ఈ సంచిలో దూర్చి దారంతో అయినా వాల్వ్ ట్యూబ్తో అయినా బిగించి కట్టండి. సంచి మీద 4-5 లావైన పుస్తకాలను ఉంచండి. ప్లాస్టిక్ గొట్టం ద్వారా సంచిలో గాలిని నింపండి. కొద్దిసేపటిలోనే సంచితో పాటు పుస్తకాలు కూడా పైకి లేస్తాయి. దీనికి కారణమేమిటి? సంచిలో గాలి ఒత్తిడి తక్కువగా ఉన్నా సంచి యొక్క వైశాల్యం అధికంగా ఉన్నందువలన పైవైపుకు పంపబడే మొత్తం బలం అధికంగా ఉంటుంది. దీనివలనే పుస్తకాలు పైకి లేస్తాయి. సోమ ఘన చిత్రస్రాలు. 27 చిన్న ఘన చిత్రస్రాలను తీసుకోండి. వాటిని పటంలో చూపినట్లు సొల్యూషన్తో 7 ఆకృతులుగా అతికించండి. ఈ 7 ఆకృతులను కలిపి ఒక పెద్ద చిత్రస్రాన్ని తయారు చేయండి. పెద్ద ఘనాన్ని నిర్మించడానికి 220 వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఎన్ని పద్ధతులను కనుగొనగలమో చూద్దాం. ఇలాగే రబ్బర్ సోల్తో సోమాఘనము, దాని డబ్బా తయారు చేయటం ఒక ఆలోచించండి. మీరు చెక్క లేక ప్లాస్టిక్తో కూడా ఘనాన్ని నిర్మించగలరేమో ప్రయత్నించండి. త్రిభుజ వైశాల్యం. ప్రతి త్రిభుజం యొక్క వైశాల్యం దాని ఎత్తు భూమి మీద ఆధారపడి ఉంటుంది. ఈ అంశాన్ని నిరూపించడానికి ఒక చిన్న నమూనాను తయారు చేద్దాం. 1 దీర్ఘచతురస్రాకారపు అట్టముక్కపై గళ్ళ కాగితాన్ని అతికించండి. దానికి ఒకవైపున 2 రంధ్రాలను చేయండి. ఈ రంధ్రాలలో 1 ఎలాస్టిక్ దారాన్ని దూర్చి కట్టివేయండి. ఈ దారం త్రిభుజం యొక్క ఆధారం అవుతుంది. ఈ ఆధారం యొక్క సమాంతర రేఖపై అనేక రంధ్రాలు చేయండి. 1 రీఫిల్ యొక్క కొనను సమాంతర రేఖలోని ఏదైనా 1 రంధ్రంలో దూర్చండి. ఎలాస్టిక్ దారాన్ని లాగి రీఫిల్కు తగిలించి 1 త్రిభుజాన్ని గీయండి. ఆ త్రిభుజంలోని గళ్ళను లెక్కించి దాని వైశాల్యాన్ని కనుక్కోండి. రీఫిల్ను ఇతర రంధ్రాలలో కూడా దూర్చి వేర్వేరు ఆకృతులలో త్రిభుజాలను నిర్మించండి. తరువాత వాటి వైశాల్యాలను లెక్కించండి. అన్ని త్రిభుజాల ఆధారము 1, ఎత్తు కూడా సమానమే అయినందువల్ల త్రిభుజాల వైశాల్యం కూడా సమానంగానే ఉంటుంది. తపాలా పెట్టె. 1 గుండ్రని రేకుడబ్బా, దాని మూత తీసుకోండి. మూత లోపలి భాగాన్ని వేరు చేయండి. 1 గుండ్రని రబ్బరు ముక్కను కత్తిరించుకోండి. అది మూత పైన సరిగ్గా అమరాలి. ఇందులో ఘనపరిమాణం, చతురస్రం, త్రిభుజం వంటి చిన్న చిన్న ఆకృతులను కత్తిరించండి. ఇప్పుడు ఆకృతుల ముక్కలను తపాలా పెట్టెలో కత్తిరించిన రంధ్రాలలో వేయండి.